అత తృతీయాష్ట ద్వితీయ ప్రశ్న ప్రారంభ. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తం గాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవత్ తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణః యత్పర్ణశాఖయా వత్సానపాకరోతి బ్రహ్మణే వేనానపాకరోతి గాయత్రో వై పర్ణః గాయత్రాః పశవః తస్మాత్త్రీణి త్రీణి పర్ణస్య పలాశాని త్రిపదా గాయత్రీ యత్పర్ణశాఖయా గాః ప్రార్పయతి స్వయైవేనా దేవతయా ప్రార్పయతి యం కామయేతా పశుస్యాదితి అపర్ణాం తస్మై శుష్కా గ్రామాహరేత్ అపశురేవ భవతి యం కామయేత పశుమాన్ స్యాదితి పశుపర్ణాం తస్మై బహుశాఖామాహరేత్ పశుమంతమేవైనం కరోతి యత్ప్రాచీమాహరేత్ దేవలోకమభిజయేత్ యదుదీచీం మనుష్యలోకం ప్రాచీముదీచీమాహరతి భయోర్లోకయోరభిజిత్యై ఇషేత్వోర్జేత్వేత్యాహ ఇషమేవోర్జం యజమానే దధాతి వాయవస్థేత్యాహ వాయుర్వా అంతరిక్షస్యాధ్యక్షాః అంతరిక్షదేవత్యాః ఖలు వై పశవః వాయవ ఏవైనాన్ పరిదాతి ప్రవా ఏనానేతదాకరోతి యదాహ వాయవస్థేత్యుపాయవస్థేత్యాహ యజమానాయైవ పశూనుపహ్వయతే దేవో వః సవితా ప్రార్పయత్విత్యాహ ప్రసూత్యై శ్రేష్ఠతమాయ కర్మణ యత్యాహ యజ్ఞో హి శ్రేష్ఠతమం కర్మ తస్మాదేవమాహ ఆప్యాయుద్ధమగ్నియా దేవభాగమిత్యాహ వత్సేభ్యశ్చ వా ఏతాః పురా మనుష్యేభ్యశ్చాప్యాయంత దేవేభ్య ఏవైనా ఇంద్రాయాప్యాయయతి ఊర్జస్వతేః పయస్వతేరిత్యాహ ఊర్జగం హి పయః సంభరంతి ప్రజాపతేరణమేవాయక్ష్మానిత్యాహ ప్రజాప్యై మావస్తేన ఈషతమాఘషగుంస ఇత్యాహ గుప్త్యై రుద్రస్య హేతిః పరివో వృణత్విత్యాహ రుద్రాదేవైనాస్త్రాయతే ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత బహ్వీరిత్యాహ ధ్రువా ఏవాస్మిన్ బహ్వీః కరోతి యజమానస్య పశూన్ పాహేత్యాహ పశూనాం గోపీథాయ తస్మాత్ సాయం పశవ ఉపసమావర్తంతే అనధః సాధయతి గర్భాణాం ధృత్యా అప్రపాదాయ తస్మాద్గర్భాః ప్రజానామప్రపాదుకాః ఉపరేవ నిదధాతి ఉపరేవ హి సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యై దేవస్య త్వాసవితః ప్రసవరిత్యశ్వ పరుషుమాదత్తే ప్రసూత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్ణో హస్తాభ్యామిత్యాహ యత్యై యో వా ఓషధేః పర్భషో వేద నైనాః సహి నస్తి ప్రజాపతిర్వా ఓషధేః పర్భషో వేద సయేనాన హి నస్తి అశ్వపశ్వాబర్హిరచ్ఛైతి ప్రజాపత్యో వా అశ్వస్యో నిత్వాయ ఓషధీనామహిపుంసాయై యజ్ఞస్య ఘోషదసేత్యాహ యజమాన ఏవ రయిం దధాతి ప్రత్యుష్టగుం రక్ష ప్రత్యుష్టా అరాతయిత్యాహ రక్షసామపహత్యై ప్రేయమగాధిషణా బలిహిరచ్ఛేత్యాహ విద్యా వైధిషణా విద్యయైవైన దచ్ఛైతి మనునా కృతా స్వధయా వితష్టేత్యాహ మానవీహి పరుషస్వధా కృతా ఆవహంతి కవయః పురస్తాదిత్యాహ శుశ్రువాగుంసో వై కవయః యజ్ఞః పురస్తాత్ ముఖతయేవ యజ్ఞమారభతే అథో యదేతదుక్త్వా యతః కుతశ్చాహరతి తత్ప్రాచ్యా ఏవ దిశో భవతి దేవేభ్యో జిష్టమిహ బర్హిరాసద ఇత్యాహ బర్హిష సమృద్ధ్యై కర్మణో నపరాధాయ దేవానాం పరిశూతమసీత్యాహ యద్వా జగం కించ తద్దేవానాం పరిశూతం అథో యథావశ్యసే ప్రతిప్రోచ్యాహేదం కరిష్యామీతి ఏవమేవ తదధ్వర్యుర్దేవేభ్యః ప్రతిప్రోచ్య పరిహిర్దాతి ఆత్మనో హిగుంసాయై యావత స్తంభాన్ పరిదిశేత్ యత్తేషాముచ్ఛిగ్గిష్యాత్ అతితద్యజ్ఞస్య రేచయేత్ ఏకగ్గిస్తంభం పరిదిశేత్ తగుం సర్వం దాయాత్ యజ్ఞస్యానతిరేకాయ వర్షవృద్ధమసీత్యాహ వర్షవృద్ధా వా ఓషధయః దేవపరిహిరిత్యాహ దేవేభ్య ఏవైనత్కరోతి మాత్వాన్ వంగ్మాతిర్యగిత్యాహాహిగుంసాయై పర్వతేనాధ్యాసమిత్యాహర్ధ్యై ఆచ్ఛేత్తాతే మార్షమిత్యాహ నాస్యాత్మనోమీయతే య ఏవం వేద దేవపరిహిశతవశం విరోహేత్యాహ ప్రజావే బరిహిః ప్రజానాం ప్రజననాయ సహస్రవలుషా విలయగుం రుహేమేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే పృథివ్యాః సంవృతః పాహేత్యాహ ప్రతిష్ఠిత్యై అయుంగాయుంగాన్ ముష్టీర్లునోతి మిథునత్వాయ ప్రజాత్యై సంభృతా త్వా సంభరామీత్యాహ బ్రహ్మణేవైనత్సంభరతి అదిత్యైరాస్నాసీత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైనద్రాస్నాం కరోతి ఇంద్రాణ్యే సన్నహనమిత్యాహ ఇంద్రాణీ వా అగ్రే దేవతానాగుం సమనహ్యత సాధ్నాత్ వృద్ధ్యై సన్నహ్యతి ప్రజా వై బర్హిః ప్రజానామపరావాపాయ తస్మాత్ సావసంతతాః ప్రజా జాయంతే ఊషాతే గ్రంథిం గ్రచ్ఛనాత్విత్యాహ పుష్టిమేవ యజమానే దధాతి సతే మాస్థాదిత్యాహాహిగుంసాయై పశ్చాత్ ప్రాంచముపగోహతి పశ్చాద్వై ప్రాచీనగుమ్రేతోధీయతే పశ్చాదేవాస్మై ప్రాచీనగుమ్రేతో దధాతి ఇంద్రస్య త్వా బాహుభ్యామిద్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి బృహస్పతేర్మూర్ధ్నాహరామీత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణే వై నద్ధరతి ఉర్వంతరిక్షమన్ విహీత్యాహ గత్యై దేవంగమమసీత్యాహ దేవానేవైనద్గమయతి అనధః సాధయతి గర్భానాం ధృత్యా అప్రపాదాయ తస్మాద్గర్భాః ప్రజానామప్రపాదుకాః ఉపరివ నిదధాతి ఉపరివహి సువర్గోలోకః స్వర్గస్య లోకస్య సమష్ట్యై పూర్వేద్యురిధ్మా బరిహిః కరోతి యజ్ఞమేవారభ్య గృహీత్వోపవసతి ప్రజాపతిర్యజ్ఞమసృజత తస్యోఖే అస్రగుంసేతాం యజ్ఞో వే ప్రజాపతిః యజ్ఞాన్నాయ్యోఖే భవతః యజ్ఞస్యైవ తదుఖే ఉపదధాత్యప్రస్రగుంసాయ శుంధ్వంద్వ్యాయ కర్మణే దేవయజ్యాయాహ దేవయజ్యాయేనాని శుంధతి మాతరిష్వనో ఘర్మోసీత్యాహ అంతరిక్షం వై మాతరిష్వనో ఘర్మ ఏషాం లోకానాం విధృత్యై ద్యౌరసి పృథివ్యసీత్యాహ వివశ్చహ్యేషా పృథివ్యాశ్చ సంభృతా యదుఖా తస్మాదేవమాహ విశ్వధాయా అసి పరమేణ ధామ్నేత్యాహ వృష్టిర్వై విశ్వధాయాః వృష్టిమేవావరుంధే దృగుంహస్వమాహ్వారిత్యాహ ధృత్యై వసూనాం పవిత్రమసీత్యాహ ప్రాణా వై వసవః తేషాం వా ఏతద్భాగధేయం యత్ పవిత్రం తేభ్య ఏవైనత్కరోతి శతధారగుం సహస్రధారమిత్యాహ ప్రాణేష్వేవాయుర్దధాతి సర్వత్వాయ త్రివృత్పలాశశాఖాయాందర్భమయం భవతి త్రివృద్వై ప్రాణః త్రివృతమేవ ప్రాణం మధ్యతో యజమానే దధాతి సౌమ్యః పర్ణస్సయోనిత్వాయ సాక్షాత్ పవిత్రం దర్భాః ప్రాక్సాయమధినిదధాతి తత్ప్రాణాపానయో రూపం తిర్యక్ప్రాతః తద్దర్శస్య రూపం దార్శగ్యహ్యేతదః అన్నం వై చంద్రమాః అన్నం ప్రాణాః ఉభయమేవోపైత్యజామిత్వాయ తస్మాదయగుం సర్వతః పవతే హుతస్తోకో హుతో ద్రప్స ఇత్యాహ ప్రతిష్ఠిత్యై హవిషోస్కందాయ నహి హుతగ్ స్వాహాకృతగ్ స్కందతి దివినాకో నామాగ్నిః తస్య విప్రుషో భాగధేయం అగ్నయే బృహతే నాకాయేత్యాహ నాకమేవాగ్నిం భాగధేయేన సమర్థయతి స్వాహాద్యావా పృథివీభ్యామిత్యాహ ద్యావా పృథివ్యోరేవైన ప్రతిష్టాపయతి పవిత్రవత్యానయతి అపాంచైవోషధీనాం చరసగుం సగుం సృజతి అథో ఓషధీష్వేవ పశూన్ ప్రతిష్టాపయతి అన్వారభ్యవాచం యచ్చతి యజ్ఞస్య ధృత్యై ధారయన్నాస్తే ధారయంత ఇవ హి దుహంతి కామధుక్షయిత్యాహ తృతీయస్యై త్రయ ఇమే లోకాః ఇమానేవ లోకాన్ యజమానో దుహే అమోమితి నామ గృహ్ణాతి భద్రమేవాసాం కర్మావిష్కరోతి సా విశ్వాయుః సా విశ్వవ్యచాః సా విశ్వకర్మేత్యాహ ఇయం వై విశ్వాయుః అంతరిక్షం విశ్వవ్యచాః అసౌ విశ్వకర్మా ఇమానే వైతాభిర్లోకాన్ యథా పూర్వం దుహే అథో యథా ప్రదాత్రే పుణ్యమాశాస్తే ఏవమేవైనా ఏతదుపస్తౌతి తస్మాత్ ప్రాదాదిత్యున్నీయ వందమానా ఉపస్తువంతః పశూన్ దుహంతి బహు దుగ్ధీంద్రాయ దేవేభ్యో హవిరితి వాచం విసృజతే యథా దేవతమేవ ప్రసౌతి దైవ్యస్య చ మానుషస్య చ వ్యావృత్యై తిరాహ త్రిషత్యాహి దేవాః అవాచం యమోనన్వారభ్యోత్తరాః అపరిమితమేవరుంధే నదారుపాత్రేణ దుహ్యాత్ అగ్నివద్వైదారుపాత్రం యద్దారుపాత్రేణ దుహ్యాత్ యాతయామ్నా హవిషాయచేత అథో ఖల్వాహుః పురోడాశముఖాని వై హవీగుంషి నేత ఇతః పురోడాశగుం హవిషో యామోస్తీతి కామమేవ దారుపాత్రేణ దుహ్యాత్ శూద్ర ఏవ న దుహ్యాత్ అసతో వా ఏష సంభూతః యచ్ఛూద్రః అహవిరేవ తదిత్యాహుః యచ్ఛూద్రో దోగ్ధీరి అగ్నిహోత్రమేవ న దుహ్యాచ్ఛూద్రః తద్ధినాత్ పునంతి యదా ఖలు వై పవిత్రమత్యేతి అథవిరితి సంప్రచ్యధ్వమృతావరీరిత్యాహ అపాంచైవోషధీనాం చరసగుం సగుం సృజతి తస్మాదపాంచౌషధీనాం చరసముపజీవామః మంద్రాధనస్య సాతయిత్యాహ పుష్టిమేవ యజమానే దధాతి సోమేనత్వాత నక్ష్మీంద్రాయ దధీత్యాహ సోమమేవైనత్కరోతి యో వై సోమం భక్షయిత్వా సంవత్సరగుం సోమన్న పిబతి పునర్భక్ష్యోస్య సోమపీఠో భవతి సోమః ఖలు వై సాన్నాయ్యం యేవం విద్వాన్ సాన్నాయ్యం పిబతి అపునర్భక్ష్యోస్య సోమపీఠో భవతి న మృణ్మయేనాపి దధ్యాత్ యన్మృణ్మయేనాపి దధ్యాత్ పితృదేవత్యగ్ స్యాత్ అయస్పాత్రేణ వాదారుపాత్రేణ వాపి దధాతి తద్ధి సదేవం ఉదన్వద్భవతి ఆపో వై రక్షోగ్నీః రక్షసామపహత్యై అదస్తమసి విష్ణవేత్తేత్యాహ యజ్ఞో వై విష్ణుః యజ్ఞాయై వై న దదస్తం కరోతి విష్ణో హవ్యగుం రక్షస్వేత్యాహ గుప్త్యై అనధః సాధయతి గర్భానాం ధృత్యా అప్రపాదాయ తస్మాద్గర్భాః ప్రజానామప్రపాదుకాః ఉపరీవ నిదధాతి ఉపరీవ హి సువర్గో లోకః స్వర్గస్య లోకస్య సమష్ట్యై కర్మణేవాం దేవేభ్యః శకేయమిత్యాహ శక్త్యై యజ్ఞస్య వై సంతతిమను ప్రజా పశవో యజమానస్య సంతాయంతే యజ్ఞస్య విచ్ఛిత్తిమను ప్రజా పశవో యజమానస్య విచ్ఛిద్యంతే యజ్ఞస్య సంతతిరసి యజ్ఞస్య త్వా సంతత్యే స్త్రిణామి సంతత్యే త్వా యజ్ఞస్యేత్యాహరమీగాత్ సంతనోతి యజమానస్య ప్రజాయై పశూనాగుం సంతత్యై అపఃప్రణయతి శ్రద్ధా వా ఆపః శ్రద్ధామేవారభ్య ప్రణీజ ప్రచరతి అపఃప్రణయతి యజ్ఞో వా ఆపః యజ్ఞమేవారభ్య ప్రణీజ ప్రచరతి అపఃప్రణయతి వజ్రో వా ఆపః వజ్రమేవ భ్రాతృవ్యేభ్య ప్రహృత్య ప్రణీజ ప్రచరతి అపఃప్రణయతి ఆపో వై రక్షోగ్నేః రక్షసామపహత్యై అపఃప్రణయతి ఆపో వై దేవానాం ప్రియం ధామ దేవానామేవ ప్రియం ధామ ప్రణీజ ప్రచరతి అపఃప్రణయతి ఆపో వై సర్వా దేవతాః దేవతా ఏవారభ్య ప్రణీజ ప్రచరతి దేశాయత్వేత్యాహ దేశాయహ్యేన దాదత్తే ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టారాతయ్యాహ రక్షసామపహత్యై ధూరసీత్యాహ ఏష వైధుర్యోగ్నిః తయ్యదనుపస్పృశ్యాతీయాద్ అధ్వర్యం చ యజమానం చ ప్రదహేత్ ఉపస్పృశ్యాత్యేతి అధ్వర్యోశ్చ యజమానస్య చాప్రదాహాయ ధోర్వదయ్యోస్మాన్ ధోర్వహితం ధోర్వయం వయం ధోర్వామదిత్యాహ ద్వౌవావపురుషౌ యంచైవ ధోర్వతి యశ్చైనం ధోర్వతి తాబుభౌ శుచార్పయతి త్వం దేవానామసి సస్మితమం పప్రితమం దుష్టతమం మన్హితమం దేవహూతమమిత్యాహ యథా యజురేవైతత్ అహృతమసి హవిర్ధానమిత్యాహానార్థే నృగుంహస్వమాహ్వారిత్యాహ ధృత్యై మిత్రస్య త్వా చక్షుషా ప్రేక్షయిత్యాహ మిత్రత్వాయ మాభేర్మా సంవిత్థా మా త్వా హిగుంసిషమిత్యాహ హిగుంసాయై యద్వై కించ వాతో నాభివాతి తత్సర్వం వరుణదేవత్యం ఉరువాతాయేత్యాహ అవారుణమేవైనత్కరోతి దేవస్య త్వా సవితుః ప్రసవ ఇత్యాహ ప్రసూత్యై అశ్వినోర్బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం ఊష్ణోహస్తాభ్యామిత్యాహ యత్యై అగ్నయే దుష్టం నిర్వపామీత్యాహ అగ్నయ ఏవైనాం దుష్టం నిర్వపతి త్రిర్యజుషా త్రయ ఇమే లోకాః ఏషాం లోకానామాప్యై తూష్ణీం చతుర్థం అపరిమితమేవావరుంధే స ఏవమేవానుపూర్వగుం హవేగుం శనిర్భవతి ఇదం దేవానామిదమునః సహేత్యాహ వ్యావృత్యై స్ఫాత్యై త్వా నారాత్యా ఇత్యాహ గుప్త్యై తమసేవ వా ఏషోంతశ్చరతి యః పరేణ హి సువరభివిక్షేషం వైశ్వానరం జ్యోతిరిత్యాహ సువరేవాభివిపశ్యతి వైశ్వానరం జ్యోతిః ద్యావా పృథివీ హరిషి గృహీత ఉదవేపేతాం ఋగుంహంతాం దుర్యాద్యావా పృథివ్యోరిత్యాహ గృహాణాం ద్యావా పృథివ్యోర్ధృత్యై ఉర్వంతరిక్షమన్విహీత్యాహ గత్యై అదిత్యాస్తోపస్థే సాదయామీత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైనదుపస్థే సాదయతి అగ్నే హవ్యగుం రక్షస్వేత్యాహ గృప్త్యై ఇంద్రో వృత్రమహన్ సోపః అభ్యం మృయత తాసాం యన్మేధ్యం యజ్ఞయగుం సదేవమాసీత్ తదపోదక్రామత్ తే దర్భా అభవన్ యద్దర్భైరప ఉత్పునాతి యా ఏవ మేధ్యా యజ్ఞయాః సదేవా ఆపః తాభిరేవైనా ఉత్పునాతి ద్వాభ్యాముత్పునాతి విపాద్యజమానః ప్రతిష్ఠిత్యై దేవో వః సమితోత్పునాత్విత్యాహ సమిత్రప్రసూత ఏవైనా ఉత్పునాతి అచ్ఛిద్రేణ పవిత్రేణేత్యాహ అసౌ వా ఆదిత్యోచ్ఛిద్రం పవిత్రం తేనైవైనా ఉత్పునాతి వసో సూర్యస్య రశ్మిభిరిత్యాహ ప్రాణావా ఆపః ప్రాణావసవః ప్రాణారశ్మయః ప్రాణైరేవ ప్రాణాన్ సంప్రణక్తి సావిత్రియర్చా సవితర్ప్రసూతం మే కర్మ సదితి సవితర్ప్రసూతమేవాస్య కర్మ భవతి పచ్చోగాయత్రిజాత్రిష్మృద్ధత్వాజ ఆపో దేవీరగ్రే పువో అగ్రే గువగిత్యాహ రూపమేవాసా మే తన్మహిమానం జాచష్టే అగ్ర ఇమై యజ్ఞన్నయతాగ్రే యజ్ఞపతిమిత్యాహ అగ్ర ఏవ యజ్ఞన్నయంతి అగ్రే యజ్ఞపతిం యుష్మానింద్రో వృణీత వృత్రతోర్యే యూయమింద్రమవృణేధ్వం వృత్రతోర్య ఇత్యాహ వృత్రగంహః నిష్యన్నింద్ర ఆపో వవ్రే ఆపోహేంద్రం వవ్రిరే సామ్యామేవాసా మే తత్సామానం వ్యాచష్టే ప్రోక్షితాస్థేత్యాహ తేనాపః ప్రోక్షితాః అగ్నయే భోజిష్టం ప్రోక్షామ్యగ్నిశోమాభ్యామిత్యాహ యథాదేవతమేవైనాన్ ప్రోక్షది త్రిః ప్రోక్షది త్రియావృద్ధియజ్ఞః అథో రక్షసామపహత్యై శుంధ్వంద్వ్యాజకర్మణే దేవయజ్యాయా ఇత్యాహ దేవయజ్యాయా ఏవైనాని శుంధతి త్రిః ప్రోక్షతి త్రియావృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ అవధూతగుం రక్షోవధూతా అరాతయరిత్యాహ రక్షసామపహత్యై అదిత్యాస్త్వగసీత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైన త్వచం కరోతి ప్రతిత్వా పృథివీ వేత్యుత్యాహ ప్రతిష్ఠిత్యై పురస్తాత్ ప్రతీచీనగ్నీవముత్తరలోమోపస్తృణాది మేధ్యత్వాయ తస్మాత్ పురస్తాత్ ప్రత్యంచః పశవో మేధముపతిష్ఠంతే తస్మాత్ ప్రజా మృగం గ్రాహుకాః యజ్ఞో దేవేభ్యో నిలాజత కృష్ణో రూపం కృత్వా యత్కృష్ణాజినే హవిరధ్య వహంతి యజ్ఞాదేవతద్యజ్ఞం ప్రయుంక్తే హవిషో స్కందాయ అధిశవనమసి వానస్పత్యమిత్యాహ అధిశవనమేవైనత్కరోతి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్యాహ స యత్వాయ అగ్నేస్తనోరసీత్యాహ అగ్నేర్వా ఏషా తనోః యదోషధయః వాచో విసర్జనమిత్యాహ యదాహి ప్రజా ఓషధీనామశ్యంతి అథవాచం విసృజంతే దేవవీతయే త్వా గృహ్ణామీత్యాహ దేవతాభిరేవైనత్సమర్థయతి అద్రిరసి వానస్పత్యయిత్యాహ గ్రావాణమేవైనత్కరోతి స ఇదం దేవేభ్యో హవ్యగం సుషమిష విశ్వేత్యాహ శాంత్యై హవిష్కృదేహీత్యాహ య ఏవ దేవానాగం హవిష్కృతః తానిర్హ్వయతి త్రిర్హ్వయతి త్రిషత్యాహి దేవాః ఇషమావదోర్జమావదేత్యాహ ఇషమేవోర్జం యజమానే దధాతి ద్యుమద్వదత వయగం సంఘాతం జేష్మేత్యాహ భ్రాతృవ్యాభిభూత్యై మనా శ్రద్ధాదేవస్య యజమానస్యాసురగ్నీవాగ్ యజ్ఞాయుధేషు ప్రవిష్టాసీత్ తే సురాజావంతో యజ్ఞాయుధానాముద్వదతాముపాశృణ్వన్ తే పరాభవన్ తస్మాత్ స్వానాం మధ్యే వసాయ యజేత యావంతోస్య భ్రాతృవ్యా యజ్ఞాయుధానాముద్వదతాముపశృణ్వంతి తే పరాభవంతి ఉచ్చైః సమాహంతవా ఆహ విజిత్యై వృంత ఏషామింద్రియం వీర్యం శ్రేష్ఠ ఏషాం భవతి వర్షవృద్ధమసి ప్రజిత్వా వర్షవృద్ధం వేత్విత్యాహ వర్షవృద్ధా వా ఓషధయః వర్షవృద్ధా ఇషీకాః సమృద్ధ్యై యజ్ఞగుం రక్షాదస్య న ప్రావిశన్ తాన్యస్నా పశుభ్యో నిరవాదయంత తుషైరోషధీభ్యః పరాపూతగుం రక్షః పరాపూతా అరాతయరిత్యాహ రక్షసామపహత్యై రక్షసాం భాదోసీత్యాహ తుషైరేవ రక్షాగంసి నిరవదయతే అప ఉపస్పృశతి మేధ్యత్వాయ వాయుర్వో వివినక్తిత్యాహ పవిత్రం వై వాయుః పునాత్యేవైనాన్ అంతరిక్షాదివా ఏతే ప్రస్కందంతి యేషోర్పాత్ దేవో వః సవితా హిరణ్యపాణిః ప్రతిగృహ్ణాత్విత్యాహ ప్రతిష్ఠిత్యై హవిషోస్కందాయ త్రిష్ఫలీకర్తవాః క్రియావృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ అవధూతకం రక్షోవధూతారాతయ ఇత్యాహ రక్షసామపహత్యై అదిత్యాస్త్వగసీత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైన త్వచం కరోతి ప్రతిత్వా పృథివీ దేత్విత్యాహ ప్రతిష్ఠిత్యై పురస్తాత్ ప్రదీచీనగ్రీవముత్తరలోమోపస్తృణాది మేధ్యత్వాయ తస్మాత్ పురస్తాత్ ప్రత్యంచ పశవో మేధముపతిష్టంతే తస్మాత్ ప్రజా మృగంగ్రాహుకాః యజ్ఞో దేవేభ్యో నిలాయత కృష్ణారూపం కృత్వా యత్కృష్ణాజిమే హవిరధి పినష్టి యజ్ఞాదేవతద్యజ్ఞం వృయుంతే హవిషోస్కందాయ ద్యావా పృథివీ సహాస్తాం తే శమ్యామాత్రమేకమహర్యైతాకం శమ్యామాత్రమేకమహః దివస్కంభనిరసి ప్రతిప్తాదిత్యాస్త్వగ్వేత్విత్యాహ ద్యావా పృథివ్యోర్వీత్యై ధిషణాసి పర్వత్యా ప్రతిత్వా దివస్కంభనిర్వేత్విత్యాహ ద్యావా పృథివ్యోర్విభృత్యై ధిషణాసి పార్వతేయే ప్రతిత్వా పర్వతిర్వేత్విత్యాహ ద్యావా పృథివ్యోర్ధృత్యై దేవస్య త్వా సవితుః ప్రసవ ఇత్యాహ ప్రసోత్యై అశ్వినోర్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం వోష్ణాహస్తాభ్యామిత్యాహయత్యై అధివపామీత్యాహ యథా దేవతమే వైనానధివపతి ధాన్యమసిధిను హి దేవానిత్యాహ ఏతస్య యజుషో వీర్యేణ యావదేకా దేవత కామయతే యావదేకా తావదాహుతి ప్రసతే నహి తదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి ప్రాణాయత్వా పానాయత్వేత్యాహ ప్రాణానేవ యజమానే దధాది దీర్ఘామను ప్రసిమాయుషే ధామిత్యాహ ఆయురేవాస్మిన్ దధాది అంతరిక్షాదివా ఏతాని ప్రస్కందంతి యాని ఋషదః దేవో వః సవితా హిరణ్యపాణిః ప్రతిగృహ్ణాత్విత్యాహ ప్రతిష్ఠిత్యై హవిషోస్కందాయ అసంవపంతీపి పుంషానోని కురుతాదిత్యాహ మేధ్యత్వాయ దృష్టిరసి బ్రహ్మ యచ్చేత్యాహ ధృత్యై అపాగ్నేగ్నిమామాదంజ నిష్క్రవ్యాదకం సేధాసే వగజం వహేత్యాహ యేవామాత్క్రవ్యాత్ తమపహత్య మేధ్యేగ్నౌ కపాలముపదధాతి నిర్దగ్ధకం రక్షో నిర్దగ్ధారాతయ ఇత్యాహ రక్షాగస్యేవ నిర్దహతి అగ్నివత్యుపదధాతి అస్మిన్నేవ లోకే జ్యోతిర్ధత్తే అంగారమధివర్తయతి అంతరిక్ష ఏవ జ్యోతిర్ధత్తే ఆదిత్యమేవామస్మిన్ లోకే జ్యోతిర్ధత్తే జ్యోతిష్మంతోస్మా ఇమే లోకా భవంతి య ఏవం వేద ధ్రువమసి పృథివీం ధృగుంహేత్యాహ పృథివీమేవైతేన ధృగుంహతి ధర్త్రమస్యంతరిక్షం ధృగుంహేత్యాహ అంతరిక్షమేవైతేన ధృగుంహతి ధరుణమసి దివం ధృగుంహేత్యాహ దివమేవైతేన ధృగుంహతి ధర్మాసి దిశో ధృగుంహేత్యాహ దిశ ఏవైతేన ధృగుంహతి ఇమానేవైతైర్లోకాన్ ధృగుంహతి ధృగుంహంతే స్మా ఇమే లోకాః ప్రజయా పశుభిః య ఏవం వేద త్రీణ్యగ్రే కపాలాన్యుపదధాతి త్రయ ఇమే లోకాః ఏషాం లోకానామాప్యై ఏకమగ్రే కపాలముపదధాతి ఏకం వా అగ్రే కపాలం పురుషస్య సంభవతి అథ ద్వే అథ త్రీణి అథ చత్వారి అథాష్టౌ తస్మాదష్టాకపాలం పురుషస్య శిరః యదేవం కపాలాన్యుపదధాతి యజ్ఞో వై ప్రజాపతిః యజ్ఞమేవ ప్రజాపతి పుంసగ్స్కరోతి ఆత్మానమేవ తత్సర్గస్కరోతి తగం సర్గస్కృతమాత్మానం అముష్మిల్లోకేనుపరీతి యదష్టాపపదధాతి గాయత్ర్యా తత్సంవితం యన్నవ త్రివృతాదత్ యద్దశ విరాజాతత్ యదేకాదశ త్రిష్ట్వభాతత్ యద్వాదశ జగత్యాతత్ ఛందః సంవితాని స ఉపదధత్ కపాలాని ఇమాన్ లోకానను పూర్వం దిశో విధృత్యైదృగుంహతి అథాయః ప్రాణాన్ ప్రజాం వశోన్ యజమానే దధాతి సజాతానస్మా అభితో బహులాన్ కరోతి చితశ్చేత్యాహ యథా యజురేవైతత్ భృగో నామంగిరసాం తపసా జప్యధ్వమిత్యాహ దేవతానామేవైనాని తపసా తపతి తాని తతః సర్గస్థితే యాని ఘర్మే కపాలాన్యుపచిన్వంతి వేధస ఇది చతుష్పదయర్చా విముంచతి చతుష్పాదః పశవః పశుష్వేవోపరిష్టాత్ ప్రతిష్ఠతి దేవస్య త్వాసవితుః ప్రసవరిత్యాహ ప్రసోత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం ఊష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై సంవపామీత్యాహ యథా దేవతమేవైనాని సంవపతి సమాపో అద్భిరగ్మదసమోషధయోరసేనేత్యాహ ఆపో వా ఓషధీర్జిన్వంతి ఓషధయోపో జిన్వంతి అన్యా వా ఏతాసామన్యా జిన్వంతి తస్మాదేవమాహ సగం రేవతేర్జగతిర్మధుమతేర్మధుమతేభిసృజ్యధ్వమిత్యాహ ఆపో వై రేవతేః పశవో జగతేః ఓషధయో మధుమతేః ఆప ఓషధీః పశూన్ తానేవాస్మా ఏకధా సగం సృజ్య మధుమతః కరోతి అభ్యః పరిప్రజాతాస్థ సమభ్యః పృచ్ఛధ్వమితి పర్యాప్లావయతి యథా సువృష్ట ఇమామను విసృత్య ఆప ఓషధేర్మహయంతి తాదృగేవ తత్ జనయత్యై త్వా సంయౌమీత్యాహ ప్రజా ఏవైతేన దాధార అగ్నయే త్వాగ్నేశోమాభ్యామిత్యాహ్యావృత్యై మఖస్ శిరసీత్యాహ యజ్ఞో వై మఖః తస్యైతక్షిరః యత్పురోణాశః తస్మాదేవమాహ ధర్మోసి విశ్వాజురిత్యాహ విశ్వమేవాయుర్యజమానే దధాతి ఉరుప్రథస్వరుతే యజ్ఞపతిః ప్రథతామిత్యాహ యజమానమేవ ప్రజయా పశుభిః ప్రథయతి త్వచం గృహ్ణేష్వేత్యాహ సర్వమేవై నగుంసతనుం కరోతి అథాప ఆనీయ పరిమాష్టి మాగుంస ఏవ తత్వచం దధాతి తస్మాత్ త్వచా మాగుంసం ఛన్నం ఘర్మో వా ఏషోషాంతః అర్ధమాసే ప్రవృజ్యతే యత్పురోడాశః స ఈశ్వరో యజమానగుం శుచా ప్రదహః పర్యగ్ని కరోతి పశుమే వై నమకః శాంత్యా అప్రదాహాయ త్రిః పర్యగ్ని కరోతి వ్యావృద్ధియజ్ఞః అథో రక్షసామపహత్తి అంతరితగుం రక్షాంతరిత అరాతయ ఇత్యాహ రక్షసామంతరిహిత్యై పురోడాశం వా అధిశ్రితగం రక్షాగస్య జిఘాగుంసన్ యమినాకో నామాగ్నిరక్షోహ స ఏవాస్మాద్రక్షాగస్య పాహన్ దేవస్త్వా సవితాశ్రపయత్యాహ సవితృప్రసూత ఏవైనగ్గశ్రపయతి వరిషిష్ఠే అధినాగలిత్యాహ రక్షసామపహత్యై అగ్నిస్తే తనువం మాగిధాగిత్యాహ నతిదాహాయ అగ్నే హవ్యగుం రక్షస్వేత్యాహ గుప్త్యై అవిదహంత శ్రపయతే దివాచం విసృజతే యజ్ఞమేవ హవీగృష్యభిర్వ్యాహృత్య ప్రతనుతే పురోరుచమవిదాహాయ శ్రుత్యై కరోతి మస్తిష్కో వై పురోడాశః తయ్యన్నాభివాసయేత్ ఆవిర్మస్తిష్క స్యాత్ అభివాసయతి తస్మాద్గుహామస్తిష్కః భస్మనాభివాసయతి తస్మాన్మాగుంసేనాస్థిసన్నం వేదేనాభివాసయతి తస్మాత్కేశైశిరశ్చన్నం అఖలది భావుకో భవతి య ఏవం వేద తసోర్వై ప్రతిమా పురోడాశః स नायजुष्टमभिवास्यः वृथेव स्यात् ईश्वरा यजमानस्य पशवः प्रमेतोः सम्ब्रह्मणा पृच्छस्वेत्याः प्राणा वै ब्रह्म प्राणाः पशवः प्राणैरेव पशोन् सम्पृणक्ति न प्रमायुका भवन्ति यजमानो वै पुरोडाशः प्रजापशवः परेषाम् यदेवमभिभासयति यजमानमेव प्रजापशुभिः समर्थयति एवावेहविर्भृत्वा ब्रुवन् कस्मिन्निदम् रक्ष्यामः इति सोऽग्निरब्रवीत् मयि तनोः सन्निधध्वम् अहम् वस्तम् च नयिष्यामि यस्मिन् रक्ष्यध्व इति ते देवा अग्नौ तनोः सन्न्यदधत अस्मादाहुः अग्निः सर्वा देवता ये सोऽङ्गारेणापः अभ्यपातयत् तत एकतो जायत स द्वितीयमभ्यपातयत् ततोऽद्वितो जायत स तृतीयमभ्यपातयत् ततस्त्रितो जायत यदभ्यो जायन्त तदाप्यानामाप्यत्वम् यदात्मभ्यो जायन्त तदात्म्यानामात्म्यत्वम् ते देवा आप्येष्वमृजत आप्या अमृजत सूर्याभ्युदिते सूर्याभ्युदितः सूर्याभिनिमृक्ते सूर्याभिनिमृक्तः कुनखी कुनखी श्यावदति श्यावदन्नग्रदिभिषौ अग्रदिभिषुः परिवित्ते परिवित्तो वीरहणि वीरः ब्रह्महणि तद्ब्रह्महणन्नात्यक्ष्यवत अन्तर्वेदिन् न यत्यवरुद्ध्यै उल्मुखेनाभिगृह्णाति श्रुतत्वाय श्रुतकामा इव हि देवाः देवस्य त्वा सवितुः प्रसव इति स्थ्यमादत्ते प्रसोत्यै अश्विनार्बाहुभ्यामित्याह अश्विनौ हि देवानामध्वर्योस्ता कष्णोहस्ताभ्यामित्याह यत्यै आदद इन्द्रस्य बाहुरसि दक्षिणजित्याः इन्द्रियमेव यजमाने दधाति सहस्रभृष्टिः शततेजा इत्याह रूपमेवास्यैतम् महिमानम् याजष्टे वायुरसि तिग्मतेजा इत्याह तेजो वै वायुः तेज एवास्मिन् दधाति विषाग्नै नामासुर आसीत् स्वविभेत् यज्ञेन मा देवा अभिभविष्यन्तीति स पृथिवीमभ्यवमीद् सा मेऽध्याभवत् अथो यदिन्द्रो वृत्रमहन् तस्य लोहितम् पृथिवीमनुव्यथावत् सा मेऽध्याभवत् पृथिवीदेवयजनीत्याह मेऽध्यामेवैनाम् देवयजनीम् करोति ओषध्यास्ते मूलम् माहिगुंसिषमित्याह ओषधीनामहिगुंसायै व्रजङ्गच्छगोस्थानमित्याह छन्दागुंसि वै व्रजो गोस्थानः छन्दागस्येवास्मै व्रजङ्गोस्थानम् करोति वर्षतु ते द्यौरित्याह द्यौः वृष्टिमेवावरुन्धे दधामदेव सवितः परमस्याम् परावतीत्याह द्वौ वाव पुरुषौ यञ्चैव द्वेष्टे यश्चैनन्द्वेष्टे ता बुभो बध्नाति परमस्याम् परापति सवेन पाशैः योऽस्मान्द्वेष्टियम् च वयम् ग्रीष्मस्तमतो मामोगित्याहानिम् मृत्यै अररुर्वै नामासुर आसीत् स पृथिव्यामुपम् लुप्तोऽशयत् तम् देवा अपहतोरुः पृथिव्या इति पृथिव्या अपाघ्नन् भ्रातृव्यो वा अररुः अपहतोररुः पृथिव्या इति यदाह भ्रातृव्यमेव पृथिव्या अपहन्ति हे मन्यन्त दिवम् वा अयमितः पतिष्यतीति तमररुस्ते दिवम् मास्कानिति दिवः पर्यबाधन्त भ्रातृव्यो वा अररुः अररुस्ते दिवम् मास्कानिति यदाह भ्रातृव्यमेव दिवः परिबाधते स्तम्भयजुर्हरति पृथिव्या एव भ्रातृव्यमपहन्ति द्वितीयजगम् हरति अन्तरिक्षादेवैनमपहन्ति तृतीयजगम् हरति दिव एवैनमपहन्ति तूष्णीम् चतुर्थगम् हरति అపరిమితా దేవైనమపహంతి అసురాణాం వా ఇయమగ్ర ఆసీత్ యావదాసీనః పరా పశ్యతి తావద్దేవానాం తే దేవా అబ్రువన్ అస్త్వేవ నోస్యామపీతి క్యన్నో దాస్యథేతి యావత్ స్వయం పరిగృహ్ణీథేతి తే వసవస్తేతి దక్షిణతః పర్యగృహన్ రుద్రాస్తేతి పశ్చాత్ ఆదిత్యాస్త్వేత్యుత్తరతః తేగ్నినా ప్రాంచోదయన్ వసుభిర్దక్షిణా రుద్రేః ప్రత్యంచః ఆదిత్యేరుదంచః యస్యైవం విదుషో వేదిం పరిగృహ్ణంతి భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి దేవస్య సమితః సమగిత్యాహ ప్రసోత్యై కర్మ గృణ్వంతి వేధస ఇత్యాహ ఇషితగుంహి కర్మ క్రియతే పృథివ్యై మేధ్యం చ మేధ్యం చ విదక్రామతాం ప్రాచీనముదీచీనం మేధ్యం ప్రతీచీనం దక్షిణా మేధ్యం ప్రాచీముదీచీం ప్రవణాం కరోతి మేధ్యమేవైనాం దేవజనీం కరోతి ప్రాంచౌ వేద్యగుంసావున్నయతి ఆహవనీయస్య పరిగృహీత్యై ప్రతీచీ శ్రోణీ గార్హవత్యస్య పరిగృహీత్యై అథో మిథునత్వాయ ఉద్ధంతి యదేవాస్య అమేధ్యం తదపహంతి ఉద్ధంతి తస్మాదోషధయః పరా భవంతి మూలం ఛినత్తి భ్రాతృజస్యైవ మూలం ఛినత్తి మూలం వా అతిష్ఠ ద్రక్షాగస్య నోత్పతే యద్ధస్తేన ఛింద్యాత్ పునఖినేః ప్రజాస్యుః స్థేన ఛినత్తి వజ్రో వైష్ఠః వజ్రేణైవ యజ్ఞాద్రక్షాగస్య పహంతి పితృదేవత్యాతిఘాతా యదీంఖనతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాం తేదర్దేవేభ్యో నిలాజత తాంచతురంగులేన్వవిందన్ తస్మాచ్చతురంగులంఖేయా చతురంగులంఖనతి చతురంగులే హ్యోషధయః ప్రతిష్ఠంతి ఆ ప్రతిష్టాయై ఖనతి యజమానమేవ ప్రతిష్టాంగమయతి దక్షిణతో వరిషీయసీం కరోతి దేవయజనస్యైవ రూపమతః పురేషవతీం కరోతి ప్రజా వై పశవః పురేషం ప్రజయైవైనం పశుభిః పురేషవంతం కరోతి ఉత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాతి ఏతావతీ వై పృథివీ యావతీ వేదిః తస్యా ఏతావత ఏవ భ్రాతృయం నిర్భజ్య ఆత్మన ఉత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాతి ఘృతమశ్రితసదనమశ్రితశ్రీరసీత్యాహ యథాయజురేవైతత్ క్రూరమివ వా ఏతత్కరోతి యద్వేదిం కరోతి ధాసి స్వధా అసీతి యోజప్యతే శాంతి ఉర్వీ చాశివస్వీ చాసీత్యాహ ఉర్వీమే వైనాం వస్వీం కరోతి పురా క్రూరస్య విసృపో విరప్సన్నిత్యాహ మేధ్యత్వాయ ఉదాదాయ పృథివేంజీరదానుర్జామైరయం చంద్రమసి స్వధాభిరిత్యాహ దేవాస్య అమేధ్యం తదపహత్య మేధ్యాన్ దేవయజనీం కృత్వా యదజశ్చంద్రమసి మేధ్యం తదస్యామేరయతి తాంధీరాసో అనుదృశ్యయజంతయిత్యాహానుఖ్యాత్యై ప్రోక్షణీరాసాదయ విధుమా బర్హిరుపసాదయ స్రువంతసృజశ్చ సంవృద్ధి పత్నీగుం సన్నహ్య ఆజ్యే నో దేహేత్యాహానుపూర్వదాయై ప్రోక్షణీరాసాదయతి ఆపో వై రక్షోగ్నేః రక్షసామపహత్యై స్థ్యస్య వర్త్మన్ సాదయతి యజ్ఞస్య సంతత్యై ఉవాచ హాసితో దైవలః ఏతావతేర్వా అముష్మిన్ లోక ఆప ఆసన్ యావతేః ప్రోక్షణేనితి తస్మాత్ బహ్వీరాసాద్యాహ స్థిరముదస్యన్ యన్విష్యాత్ తంధ్యాయేత్ శుచైవైనమర్పయతి వజ్రో వై స్థ్యః యజం వంచం ధారయేత్ వజ్రేధ్వర్యుః క్షణ్వేత పురస్తాక్రిజం ధారయతి వజ్రోవైస్థ్యః వజ్రేణైవ యజ్ఞస్య దక్షిణతో రక్షాగస్య పహంతి అగ్నిభ్యాం ప్రాచశ్చ ప్రదీచశ్చ స్థేనోదీచశ్చ ధరాచశ్చ స్థేన వా ఏష వజ్రేణాస్యైవాత్మానం భ్రాద్రవ్యమపహత్య ఉత్కరేధి ప్రవృశ్యతి యథోపథాయ పృష్ట్యంత్యేవం హస్తావవనే నిక్తే ఆత్మానమేవ పవజతే స్థ్యం ప్రక్షాళయతి మే అధ్యత్వాయ అథో పాప్మన ఏవ భ్రాతృవ్యస్యన్యం గంచినత్తి యుధ్మా బరిహిరుపసాదయతి యుక్త్యై యజ్ఞస్య మిథునత్వాయ అథో పురోరుచమేవైతాం దధాతి ఉత్తరస్య కర్మణో నక్షాత్యై పురస్తాత్ ప్రత్యగుపసాదయేత్ యత్ పురస్తాత్ ప్రత్యగుపసాదయేత్ అన్యత్రాహుతి పథాదిభ్యం ప్రతిపాదయేత్ ప్రజా వై బరిహిః అపరాద్భూయాత్ బరిహిషాత్ ప్రజానాం ప్రజననం పశ్చాత్ ప్రాగుపసాదయతి ఆహుతి పథే నేధ్వం ప్రతిపాదయతి సంప్రత్యేవ బర్హిషా ప్రజానాం ప్రజననముపైతి దక్షిణమిధ్వం ఉత్తరం బర్హిః ఆత్మా వా యుధ్మః ప్రజా బర్హిః ప్రజా హ్యాత్మన ఉత్తరతరా తీర్థే తతో మేధముపనీయ తథా దేవతమేవైన ప్రతిష్టాపయతి ప్రతిష్ఠతి ప్రజయా పశుభిర్యజమానః ఇతి తృతీయాష్టక ద్వితీయ ప్రశ్న సమాప్తః.